64 సాపేక్షిక దృష్టాంతము. అందుకే మేమీ తత్వశాస్త్రంలో సాపేక్షిక సిద్ధాంతాన్ని స్వీకరిస్తాం. సాపేక్షికంగా చూస్తే మట్టి కారణం, కుండలు కార్యాలు. సాపేక్షికంగా చూస్తే మట్టి నిత్యం, కుండలు అనిత్యాలు. సాపేక్షికంగా చూస్తే మట్టి సత్యం, కుండలు అసత్యాలు. అదే విధంగా సాపేక్షికంగా చూసినప్పుడు బంగారం కారణం, దానిలోంచి వచ్చే ఆభరణాలు కార్యాలు, అనిత్యాలు, అసత్యాలు. ఇలాంటి సాపేక్షిక దృష్టాంతాల్ని తీసుకుని వాటి ఆధారంతో ఈ జగత్తు మొత్తానికి మూలమైన పరబ్రహ్మ, సర్వకారణము, నిత్యము, పరమార్థ సత్యమునని, దీనిలోంచి వచ్చిన ఈ ప్రాపంచిక వస్తువులన్నీ కార్యాలు, అనిత్యాలు, అసత్యాలు అని మేము ప్రతిపాదన చేస్తాం. ఇక్కడ మట్టి, బంగారం మొదలైనవి ఉపమాన స్థానంలో ఉన్నాయి, పరబ్రహ్మ ఉపమేయ స్థానంలో ఉంది. దీన్ని చూసి కొందరు మొండివాదం కోసం ఆక్షేపిస్తూ ఉంటారు, మీ పరబ్రహ్మేమో కారణమాయే, ఆ కారణం వల్ల వచ్చే కార్యాలలో మట్టి, బంగారం కూడా ఉన్నాయే. అలాంటప్పుడు కారణానికి, కార్యానికి ఉపమాన ఉపమేయ భావం ఎలా కుదురుతుంది అని. కాని ఇక్కడ సాపేక్షంగా చూసినప్పుడు మట్టి, బంగారాలలో కారణత్వం ఉంది. ఈ సాపేక్షిక కారణత్వాన్ని పురస్కరించుకొని పరమార్థ కారణమైన పరబ్రహ్మకు వీటిని ఉపమానాలుగా వర్ణించడంలో తప్పులేదు. పరమార్థ దశలో మట్టి, బంగారము కూడా కార్యాలే గదా అంటే నిజమే. కాని మనం సాపేక్షిక స్థితిని శ్రయించి మాట్లాడుతున్నాం గనుక పరమార్థ రూపంగా అవి కార్యాలే అనే అంశాన్ని ఉపేక్ష చేయవచ్చు. అది దోషం కాదు. ఎందుకు దోషం కాదంటే ప్రపంచంలో ఏ అపమాన అపమేయాలకి 100% పోలిక ఉండదని చెప్పుకున్నాం కదా. ప్రధానమైన అంశంలో పోలిక ఉంటే చాలు. ఉదాహరణకు తాడుని చూసి పామని భ్రమించినట్లుగా పరబ్రహ్మను చూసి జగత్తు అని భ్రమిస్తున్నారు అనే ప్రతిపాదన తీసుకోండి. ఇక్కడ తాడును అధిష్టానము అంటారు, పామును అధ్యస్తము అంటారు. అలాగే బ్రహ్మ అధిష్టానము, జగత్తు అధ్యస్తము అంటారు. ఇక్కడ తాడుకి, బ్రహ్మకి ఉపమాన ఉపమేయ భావం పట్టింది. బ్రహ్మ సత్యవస్తువని, తాడు అసత్యవస్తువని మాక్కూడా తెలుసు. ఆ దృష్టితో పోలిక చెప్పలేదు. తాడు అధిష్టానమే, బ్రహ్మ అధిష్టానమే, మన తత్వశాస్త్రంలో ప్రధానాంశమిదే. అందుకోసం ఆ రెంటికి పోలిక చెప్పడం జరిగింది. అలాగే పాము, జగత్తు అనే రెంటిలోనూ అధ్యస్తత్వము అనే సమానాంశం ఉంది. అందువల్ల ఆ రెంటికి పోలిక చెప్పడం జరిగింది. ఈ ప్రధానాంశాన్ని గ్రహించలేక కొంతమంది పరబ్రహ్మకి, తాడుకి పోలిక పెట్టారుగదా, ఈ తాడుకూడా సర్వవ్యాపకమేనా, ఆనందాత్మకమేనా అని అడుగుతూ ఉంటారు. అలా అడిగే వాళ్లకి, అయ్యా ముఖం చంద్రుడి లాగా ఉందన్నారుగదా, మీ ముఖం చపటా లాగా నున్నగా ఉందా, కంచంలాగా గుండ్రంగా ఉందా, మబ్బుల వెనకాల ఉందా అని ప్రశ్నించాలి. అప్పుడు వారి నోరు మూతపడుతుంది. కాబట్టి రామ బోధించాలనుకునే విషయం బోధపడేవరకు ఒక బోధకుడు, ఒక బోధ్యాంశము, ఒక ప్రబోధితుడు అనే భేదాన్ని అంగీకరించి ఆ వ్యవహారిక సత్యం మీద ఆధారపడి బోధ చెయ్యాలి. అంటే సాపేక్షిక సత్యం మీద ఆధారపడి బోధ చెయ్యాలి. సాపేక్షిక సత్యాన్ని నేను అంగీకరించను పొమ్మంటే బోధ చేసే విధానమే ఉండదు. అందువల్ల సాపేక్షిక సత్యాన్ని స్వీకరించి సాపేక్షిక దృష్టాంతాలతో బోధ చేసినప్పుడే ఈ బోధ సఫలమవుతుంది.